పూలు చిందెలే తడవగానేనేం చేయను. మధువనం విరిసెలే మధురము పొంగెలే మతిపోతే నేనేం చేయను. నీటి మీద కొంచెం తడబడుతూ వెలిచే నా హృదయం. మబ్బులు కమ్మెలే చినుకులు చిందెలే తడవగానేనేం చేయను. మధువనం విరిసెలే మధురము పొంగెలే మతిపోతే నేనేం చేయను. మిసమిస కళ్ళతో మదినే తొలిచెలే బాధైనా ఏదో సుఖం. దుగ్గల సొట్టలో కొలువుండన్నది విలువైన దివ్య వరం. వెన్నెలలకు వేళల్లో కలలు కనే కాలంలో చెలియతానే వచ్చెనులే చెంత చేరకున్నదిలే. రక్తమూత పడకుంది నిద్దరసలు రానంది అదే గనక ప్రేమైతే చెలియవలన కలిగింది. అడుగేసే ముందు అడుగు తీసే వెనక అడుగడుగు నీ జ్ఞాపకం. కట్టిన కూడా పూలని వెతుకును తేనెటీగా వర్షం వస్తే నీరే చేరును భూమిలోన. కళ్ళకు గంతలు కట్టిన కూడా పూలని వెతుకును తేనెటీగా వర్షం వస్తే నీరే చేరును భూమిలోన. హే ఎటు నువ్వు నిలుచున్నావో అటే నేను చూస్తుంటాను. ముందు వెనక నీ నడకల్లో ఉయ్యలలుగా ఆడే నెమలి నీ పింఛం నా మీదే సుఖమే కలిగే ఇకపైన జీవితమే. మబ్బులు కమ్మెలే చినుకులు చిందెలే తడవగానే నేను చేయను. మధువనం విరిసెలే మధురము పొంగెలే మతిపోతే నేనేం చేయను. పెద్దదైన దూదల్లే ఎగిరేటి నా మదిని ఆపేది ఎట్టాగా ఓ దాచెదట్టాగా. ఓ కడలి వన్న కన్నులతో నన్ను ఉంచి వెళ్ళెనులే నన్ను కోల్పోయాను అయినా మేలు అన్నాను. నిప్పు మీద కొంచెం నీటి మీద కొంచెం తడబడుతూ నిలిచే నా హృదయం.